అతివాహకత పుస్తకం 6వ భాగం. పదార్థం అంతా చిన్న చిన్న పరమాణువులతో నిండి ఉంటుందని, ఆ పరమాణువులు కలిసి అణువులుగా ఏర్పడతాయని కెల్విన్ ఊహించాడు. వాయువులలో ఈ అణువులు స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. వాయువులలోనూ ద్రవాలలోనే అవి ఒకచోట ఉన్నచోటనే అవి అటు ఇటు కదులుతూ కంపిస్తూ ఉంటాయి. అణువులు స్వేచ్ఛగా కదిలినా ఉన్నచోటే కంపించినా చలనం ఉందంటే వాటికి శక్తి ఉందన్నమాటే. ఉష్ణోగ్రత ఎంత ఎక్కువైతే, వస్తువు ఎంత వేడెక్కితే అణువులు అంత సంచలనంగా కదులుతూ ఉంటాయి, అంత శక్తి కలిగి ఉంటాయి. అదేవిధంగా ఉష్ణోగ్రత ఎంత తక్కువైతే, వస్తువు ఎంత చల్లబడితే అణువులు అంత మందంగా కదులుతూ ఉంటాయి, అంత తక్కువ శక్తి కలిగి ఉంటాయి. వాయువులకి, ద్రవాలకి, ఘనాలకి అన్నిటికీ ఈ సూత్రమే వర్తిస్తుంది. కనుక వస్తువుల ఘనపరిమాణం ముఖ్యం కాదు, వాటిలోని శక్తి ముఖ్యం అని చూపించాడు లార్డ్ కెల్విన్. శుద్ధ శూన్యం వద్ద వస్తువుల శక్తి 0 అయిపోతుంది, ఇక అంతకన్నా తగ్గటానికి అవకాశం లేదు. కనుక వాయువులు ద్రవాలైనా కాకపోయినా -273.15 డిగ్రీల సెల్సియస్ వద్ద నిజంగానే నిరపేక్ష 0 ఉంది. కనుక -273.15 డిగ్రీల సెల్సియస్ని 0 డిగ్రీలు అనుకుని అక్కడి నుంచి సెల్సియస్ డిగ్రీలతో పైకి కొలుచుకురావటం తెలివైన పద్ధతి అని సూచించాడు లార్డ్ కెల్విన్. అలాంటి కొలమానాన్నే నిరపేక్ష మితి అని, కెల్విన్ గౌరవార్థం కెల్విన్ మితి అని పిలుస్తారు. నిరపేక్ష 0 అంటే 0 డిగ్రీల కెల్విన్ అన్నమాట, లేదా 0 డిగ్రీల కే అన్నమాట. నీటి ఘనీభవన బిందువు కన్నా నిరపేక్ష 0 273.15 డిగ్రీల సెల్సియస్ తక్కువ. కనుక నీటి ఘనీభవన బిందువు నిరపేక్ష 0కి 273.15 డిగ్రీల సెల్సియస్ పైన ఉందని, లేదా 273.15 డిగ్రీల కే అని చెప్పుకోవచ్చు. సెల్సియస్ ఉష్ణోగ్రతకి కెల్విన్ ఉష్ణోగ్రతకి మార్చాలంటే 273.15 డిగ్రీలు కలపాలంతే. నీరు 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతుంది, కనుక అది 373.15 డిగ్రీల కే వద్ద మరుగుతుంది అన్నమాట. పుస్తకంలో ఇప్పటి నుంచి కెల్విన్ మితినే వాడతాను, సెల్సియస్ మితిని బ్రాకెట్లలో చూపిస్తాను. ఇక తరువాతి అంశం వాయువులని ద్రవ్యాలుగా మార్చటం. గే లుసాక్ నిరపేక్ష 0 ఉష్ణోగ్రత గురించి ఆలోచించటం ఆరంభించిన దగ్గర నుండి వాయువులని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరించటం సాధ్యమా అని శాస్త్రవేత్తలు ఆలోచించటం ఆరంభించారు. నిరపేక్ష 0 ఉష్ణోగ్రత వద్ద కాకపోయినా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయువులని ద్రవీకరించగలమా అని ఆలోచించసాగారు. కానీ గే లుసాక్ కాలంలో అంత తక్కువ ఉష్ణోగ్రతను సాధించడానికి తగిన పద్ధతులు ఎవరికీ తెలియదు. అంత తక్కువ ఉష్ణోగ్రతలు కావాలంటే శీతాకాలంలో సైబీరియాకి పోవాలి. అంటార్కిటికాలో కూడా అతి తక్కువ ఉష్ణోగ్రత కేవలం 184K డిగ్రీలు మాత్రమే, అంటే నిరపేక్ష 0 కన్నా ఇంచుమించు 200 డిగ్రీలు ఎక్కువ అన్నమాట. కొన్ని వాయువులను ద్రవీకరించాలంటే అంత ఉష్ణోగ్రత సరిపోదు. 1823 మైకేల్ ఫ్యారడే అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త మరో పద్ధతి ఊహించాడు. వాయువు మీద ఒత్తిడి పెంచితే అందులోని అణువులు మరింత దగ్గరికి చేరుకుంటాయి, కనుక ద్రవీకరించడానికి సులభం అవుతుంది. అలాంటి వాయువును తక్కువ ఉష్ణోగ్రత వద్దకు తీసుకువెళితే మరింత సులభంగా ద్రవీకరించవచ్చు.